పక్షులు ఎలా ఎగురుతాయి పుస్తకం 22వ భాగం. ఇంద్రధనస్సు కనిపించాలంటే కొన్ని పరిస్థితులు తప్పకుండా ఉండాలి. సాధారణంగా సాయంత్రం వర్షం కురిసిన తర్వాత తూర్పు దిక్కున ఇంద్రధనస్సు కనబడుతుంది. అప్పుడు సూర్యుడు పడమట వైపున, అంటే చూసేవారి వెనక వైపున ఉంటాడు. కాంతి పుట్టే చోటు మన వెనక ఉంటే తప్ప ఇంద్రధనస్సు కనిపించదు. సూర్యుని నుంచి వచ్చిన కాంతి మన మీదుగా నీటి చుక్కలలోకి దూరి పరావర్తనం, వక్రీభవనం రెండింటికి గురై నేరుగా కళ్ళ మీదకి తిరిగి రావాలి. ఇక ఎంత వేగంగా పరిగెత్తినా ఇంద్రధనస్సును అందుకోలేమన్నది మరొక సంగతి. మనం చూస్తున్న మార్గంలో నీటి చుక్కల కారణంగా కలిగిన భ్రమ దృశ్యం ఈ ఇంద్రధనస్సు. పరిగెత్తి మనం నీటి చుక్కలు ఉన్న చోటికి చేరితే అక్కడ ఇంద్రధనస్సు ఇక కనిపించకపోవచ్చు. వాతావరణంలో ఇంకా ముందు నీటి బిందువులు ఉండి వెనక నుంచి సూర్యరశ్మి కూడా ఉంటే ఇంద్రధనస్సు మరింత ముందుకు కనబడుతుంది. అంతే తప్ప మనం దానిని చేరుకోలేం. నీటి చుక్కల ఆకారం కారణంగా ఒక్కొక్కసారి లోపలికి దూరిన వెలుగు వెంటనే బయటకు రాదు. బిందువు వెనక వైపు పరావర్తనం చెంది ముందు నుంచి బయటకు వచ్చే వెలుగు వక్రీభవనానికి గురైతే ఇంద్రధనస్సు కనబడుతుంది. వెలుగు మళ్ళీ ముందు వైపు కూడా పరావర్తనం చెంది వెనక నుంచి బయటకు పోయే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడది వెనక మరొక రకంగా వక్రీభవనం చెందుతుంది. ఫలితంగా ఒకదాని మీద ఒకటి రెండు ఇంద్రధనస్సులు కనబడతాయి. అంటే కొంత వెలుగు ఒకేసారి పరావర్తనం చెందింది, మరికొంత రెండుసార్లు మళ్ళిందని అర్థం. రెండు ఇంద్రధనస్సులు ఉన్నప్పుడు పైన ఉన్న పెద్ద ధనుస్సులో రంగులను జాగ్రత్తగా గమనించండి. అవి తిరగబడి ఉంటాయి. ఒక్కోసారి మధ్యాహ్నం పూట ఇంద్రధనస్సు కనబడుతుంది. అప్పుడది తూర్పు పడమరా కాక సూర్యుని చుట్టూ ఉన్నట్లు కనబడుతుంది. వరదగూడు అనే ఈ ఇంద్రధనస్సు అరుదుగా కనబడుతుంది. ఇంద్రధనస్సు అన్నది ఒక వస్తువు కాదు, ఒక చోట లేదు. అది చూసేవాళ్ళని బట్టి ఏర్పడి కనబడుతుంది. కాబట్టి మనం కదిలితే ఇంద్రధనస్సు కూడా ముందుకు కదులుతుంది. కాంతి గురించిన భౌతిక సూత్రాలు ఆసక్తికరంగా ఉంటాయని ఇక్కడ మనం గమనించాం. ఇక్కడే మనం విలియం హంఫ్రీ గారి మాటలు ఒకసారి తలుచుకుందాం. ఇంద్రధనస్సు కనిపించే తీరు ముఖ్యంగా గమనించేవారు ఉన్న చోటు మీద ఆధారపడుతుంది. అంటే ఏ ఇద్దరికీ ఇంద్రధనస్సు ఒకే రకంగా కనిపించదు. అంటే ఎవరి ఇంద్రధనస్సు వారిదే. వెలుగును బట్టి రంగులు మారుతూ కనబడతాయి. ఎందుకు? నిజమే, దుకాణంలో చొక్కా రంగు నచ్చి బాగుందని తెచ్చుకుంటాం. ఇంటికి వచ్చి చూస్తే అది మరో రంగులో కనబడుతుంది. మరునాడు పొద్దున వేసుకుని ఎండలోకి బయలుదేరితే మూడో రంగులో కనబడుతుంది. మ్యాచింగ్ పేరున చీరల మీదకు బ్లౌజ్ గుడ్డలు కొనేవారు అంగడి మనిషి చూపించిన గుడ్డ ముక్కను తీసుకుని బయటకు వచ్చి ఎండలో గమనించడం చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ రకంగా రంగులు మారిన సందర్భాల గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఏ వస్తువుకు తనదంటూ ఒకే ఒక్క రంగు ఉండదు. చూసే పరిస్థితులను బట్టి రంగులో ఛాయలు కనబడతాయి. రంగుకు ఒక కారణం వస్తువు నుంచి కంటికి అందే వెలుగు అలల నిడివి. ఆ రంగును కళ్ళు, మెదడు గ్రహించే పద్ధతి కూడా రంగును నిర్ణయిస్తుంది. లైట్ బల్బు, టెలివిజన్, హీటర్లోని తీగ లాంటి వస్తువులు కూడా వెలుగును వెదజల్లుతాయి. ఇక గోడ, పువ్వు లేదా పుస్తకం మొదలైన వాటికి స్వంత వెలుగు ఉండదు. వాటి మీద పడిన వెలుగును అవి కేవలం పరావర్తనం చేస్తాయి, అంటే వెనకకు పంపుతాయి అని అర్థం.